జల ప్రవాహ పావితస్థలీ కరేవలంబ్యలంబితాంబుజంగళికాగమట్టమట్టమట్టమన్నినాదమట్టమర్వయుజకార చండ తాండవం తనోతుర శివ శివ శివ సంభ్రమ ప్రమన్నిలింపీచి వల్లరీ విరాజమాన తగజ్వలల్లలాట పట్ట భావే కిశోర చంద్రశేఖరే రతి ప్రదక్షణ ప్రచండ పంచసాయకే హరాధరేంద్ర నందిని కుజాగ్ర చిత్ర పత్రకార కల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమా మండలీ నిరుద్ధ దుర్గర స్ఫురత్ కూనిశీతిమ ప్రబంధ బద్ధ కందర నిలింబ నిర్జరీధర స్తనోతు కృద్ధి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్దుర ప్రపంచకారిమా ప్రభా వలంబి కంఠకందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం పవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజ అఖర్వ సర్వమంగళా కళాకదంబమంజరి రస ప్రవాహమాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఫురత్కరాలభాలిమిత్వన మృదంగ తుంగ మంగళ పరిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ ంగమౌక్తిష్టరత్నలుష్టయోర్సువృత్తిపక్షరవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమ ప్రవృత్తి కదా సదా శివం భజామ్యహం Thank you. అతి లోలలోలలో చనోల లామ బాల రత్న శివేతి మంత్రముచ్చరణ్ కదా సుఖీ భవ. హరి గురవు సుభక్తి మాషు యాతి నాణ్యత గతి